కామయంతావర్తిమవర్తిమకామయంతావర్తిం పాప్మానం పాప్మానమవర్తిమకామయంతావర్తిం పాప్మానం

అవస్థాత్రయస్త్రిగుంషాత్రయస్త్రయస్త్రిగుంషా అవస్థాత్ త్రయస్త్రిగుంషా అవస్థాత్ అవస్థాత్ భవంతి త్రయస్త్రిగుంషా ఇది త్రయ త్రిగుంషా

ఉర ఉరవై త్రయస్ త్రిగుంశాస్త్రయస్ త్రిగుంశా వా ఉర ఉరవై త్రయస్ త్రిగుంశా

యంత్రి చతుర్విగంశతిరాత్రశ్చతుర్విగంశతిరాత్రో యంతి యంత్రి చతుర్విగంశతిరాత్రో భవతి భవతి చతుర్విగంశతిరాత్రో యంతి యంత్రి చతుర్విగంశతిరాత్రో భవతి చతుర్విగంశతిరాత్రో భవతి భవతి చతుర్విగంశతిరాత్రశ్చతుర్విగంశతిరాత్రో భవతి చతుర్విగంశతిశ్చతుర్విగంశతిర్భవతి చతుర్విగంశతిరాత్రశ్చతుర్విగంశతిరాత్రో భవతి చతుర్విగంశతి చతుర్విగంశతిరాత్ర ఇది చతుర్విగంశతిరాత్రది చతుర్విగంశతిశ్చతుర్విగంశతిర్భవతి భవతి చతుర్విగంశతిరర్థమాసార్ధమాసాశ్చతుర్విగంశతిర్భవతి భవతి చతుర్విగంశతిరర్థమాసా చతుర్విగంశతిరర్ధమాసాధమాసాశ్చతుర్విగంశతిశ్చతుర్విగంశతిరర్ధమాసాసంవత్సరస్సంవత్సరోర్ధమాసాశ్చతుర్విగంశతిశ్చతుర్విగంశతిరర్ధమాసాసంవత్సర చతుర్విగంశతిర్ధమాసాధమాసాశ్చతుర్విగంశతిర్ధమాసాసంవత్సర సంవత్సరస్సంవత్సర ఆసీత్సాసీదాసీత్సాకామయతాకామయతసాసీదాసీత్సాకామయతసాకామయతాకామయతసాకామయతౌషధీభిరోషధీభిరకామయతసాకామయతౌషధీభిః అకామయతౌషధీభిరోషధీభిరకామయతాకామయతౌషధీభిర్వనస్పతిభిర్వనస్పతిభిరోషధీభిరకామయతాకామయతౌషధీభిర్వనస్పతిభి ఓషధీభిర్వనస్పతిభిర్వనస్పతిభిరోషధీభిరోషధీభిర్వనస్పతిభిప్రవణస్పతిభిరోషధీభిరోషధీభిర్వనస్పతిభిప్రా ఓషధీభిరిత్యోషధీభిః వనస్పతిభిప్రప్రవణస్పతిభిర్వనస్పతిభిప్రజాయేయజాయేయప్రవణస్పతిభిర్వనస్పతిభిప్రజాయేయ అన్నాద్యమిత్యన్నా అద్యం అరంధౌషధీరోషధీరరంధావనస్పతీనోషధీరరంధారంధౌషధీర్వనస్పతీనో పశోన్తేన పశోన్ పశోన్తేన వర్ధత వర్ధత తేన పశోన్ పశోన్తేన వర్ధత తేన వర్ధత వర్ధత తేన తేన వర్ధత సా వర్ధత సా వర్ధత సా జయమానం జయమాన కోసా వర్ధత వర్ధత సా జయమానం జయమానం జయమాన కోసా జయమానం మహిమానం జయమాన కోసా జయమానం మహిమానం అనుఖ్యాత్యేవృక్షః పృష్ఠోనుఖ్యాత్యేవృక్షః షడః పృష్ఠోనుఖ్యాత్యేవృక్షః షడః పృష్ఠోనుఖ్యాత్యేవృక్షః షడః అనుఖ్యాత్యేవృక్షః పృష్ఠోనుఖ్యాత్యేవృక్షః షడః పృష్ఠోనుఖ్యాత్యేవృక్షః షడః షడః ఇతి షడః అహః

పాపమానం భవతి భవతి పాప్మానమేవైవ పాప్మానం భవతి భవతి పాప్మానమేవ పాప్మానమేవైవ పాప్మానం పాప్మానమేవ తేన తేనైవ పాప్మానం పాప్మానమేవ తేన ఏవ తేన తేనైవైవ తేన నిర్నిష్టేనైవైవ తేనై తేన నిర్నిష్టేన తేన నిర్దహంతే దహంతే నిష్టేన తేన నిర్దహంతే నిర్దహంతే దహంతే నిర్నిర్దహంతే అసో దహంతే అనిర్నిర్దహంతే దహంతే లోసో దహంతే దహంతే తేజస్తేజోసో దహంతే దహంతే తేజ అథో తేజస్తేజోసో అథో తేజో వై వై తేజోసో అథో తేజో వై అథో ఇత్యథో తేజో వై వై తేజస్తేజో వై త్రివృత్ త్రివద్వై తేజస్తేజో వై త్రివృత్ వై త్రివృత్ త్రివద్వై వై త్రివృత్తేజస్తేజస్త్రివృత్వై వై త్రివృత్తేజ త్రివృత్తేజస్తేజస్త్రివృత్వృత్తేజ ఏవైవ తేజస్త్రివృత్వృత్తేజ ఏవ రుజుగృతిజస్త్రీవృత తేజ ఏవైవ తేజస్తేజ ఏవాత్మన్నాత్మన్నేవ తేజస్తేజ ఏవాత్మన్న ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్నదతేదనత ఆత్మన్నేవైవాత్మన్నదతే ఆత్మందదతేదనత ఆత్మన్నాత్మందదతే పంచదశ పంచదశోదధత ఆత్మన్నాత్మందదతే పంచదశ దదతే పంచదశ పంచదశోదధతే దదతే పంచదశ ఇంద్రస్తోమ ఇంద్రస్తోమ పంచదశోదధతే దదతే పంచదశ ఇంద్రస్తోమ పంచదశ ఇంద్రస్తోమ ఇంద్రస్తోమ పంచదశ పంచదశ ఇంద్రస్తోమో భవతి భవతి ఇంద్రస్తోమ పంచదశ పంచదశ ఇంద్రస్తోమో భవతి పంచదశ ఇది పంచాదశ ఇంద్రస్తోమో భవతి భవతి ఇంద్రస్తోమ ఇంద్రస్తోమో భవతి ఇంద్రియమింద్రియం భవతి ఇంద్రస్తోమ ఇంద్రస్తోమో భవతి ఇంద్రియం ఇంద్రస్తోమ ఇది ఇంద్రాస్తోమ భవతి ఇంద్రియమింద్రియం భవతి భవతి ఇంద్రియమేవైవేంద్రియం భవతి భవతి ఇంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవారుంధతే రుంధతే సప్తదశ సప్తదశోరుంధతే సప్తదశ రుంధతే సప్తదశోరుంధతే సప్తదశో భవతి సప్తదశో భవతి సప్తదశ సప్తదశో భవత్యన్నాద్యస్యాన్నాద్యస్ అవరుధ్యా అన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్య అవరుధ్యా అన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్య అవరుధ్యా అథో అవరుధ్యా అన్నాద్యస్య అవరుధ్యా అథో అన్నాద్యస్యాన్నాద్యస్య అవరుధ్యా అథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్రప్రాథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్రవరుధ్యా ఇత్యవరుధ్యై అథో ప్రప్రాథో అథో ప్రైవైవ ప్రాథో అథో ప్రైవ అథో ఇత్యథో ప్రైవైవ ప్రప్రైవతేన తేనైవ ప్రప్రైవతేన ఏవతేన తేనైవైవతేన జాయంతే జాయంతే తేనైవైవతేన జాయంతే తేన జాయంతే జాయంతే తేన తేన జాయంత ఏక విగుంశ ఏక విగుంశో జాయంతే తేన తేన జాయంత ఏక విగుంశ జాయంత ఏక విగుంశ ఏక విగుంశో జాయంతే జాయంత ఏక విగుంశో భవతి భవత్యేక విగుంశ ప్రతిష్ఠిత్యై భవత్యేకవిపుంశ ఏకవిపుంశ భవతి ప్రతిష్ఠిత్యై ఏకవిపుంశ ఇత్యేకవిపుంశ భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ఋచకోరుచమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ఋచం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో ఋచకోరుచమథో అథో ఋచమేవైవ ఋచమథో అథో ఋచమేవ అథో ఇత్యథో ఋచమేవైవ ఋచకోరుచమేవాత్మన్నాత్మన్నేవ ఋచకోరుచమేవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మందధతే దధత ఆత్మన్నేవైవాత్మందధతే ఆత్మందధతే దధత ఆత్మన్నాత్మందధతే చతుర్విపుంశశ్చతుర్విపుంశో దధత ఆత్మన్నాత్మందధతే చతుర్విపుంశశ్చతుర్విపుంశో దధతే దధతే చతుర్విపుంశో భవతి చతుర్విపుంశో భవతి చతుర్విపుంశో భవతి చతుర్విపుంశతిర్భవతి చతుర్విపుంశో భవతి చతుర్విపుంశతిర్భవతి చతుర్విపుంశశ్చతుర్విపుంశో భవతి చతుర్విపుంశతిర్విపుంశ ఇది చతుర్విపుంశ భవతి చతుర్విపుంశతిర్భవతి భవతి చతుర్విపుంశతిరర్థమాస అర్థమాసశ్చతుర్విపుంశతిర్భవతి భవతి చతుర్విపుంశతిరర్థమాస అర్థమాసశ్చతుర్విపుంశతిరర్థమాసశ్చతుర్విపుంశతిరర్థమాసంవత్సరస్సంవత్సరో అర్థమాసశ్చతుర్విపుంశతిరిచతుః సంవత్సరస్సంవత్సరో అర్థమాసంవత్సరః అర్థమాస ఇత్యర్థ మాస సంవత్సరస్సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సరస్సు వర్గస్సు వర్గస్సంవత్సరస్సంవత్సరస్సు వర్గో లోకస్సు వర్గస్సంవత్సరస్సు వర్గో లోకః సంవత్సరైదిదం అక్షరః సువర్గో లోకో లోకస్సు వర్గస్సు వర్గో లోకస్సంవత్సరే సంవత్సరే లోకస్సు వర్గస్సు వర్గో లోకస్సంవత్సరే సంవత్సర ఏవైవ సంవత్సరే లోకో లోకస్సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవసు వర్గే సంవత్సర ఇది సంవత్సరే ఏవసు వర్గేసు వర్గ ఏవైవ సు వర్గే లోకే లోకేసు వర్గ ఏవైవసు వర్గే లోకే సు వర్గే లోకే లోకేసు వర్గేసు వర్గే లోకే ప్రతి ప్రతి లోకేసు వర్గేసు వర్గే లోకే ప్రతి సు వర్గ ఇది సువాహే సువర్గే ప్రతి ప్రతి లోకే లోకే ప్రతిష్టంతి తిష్టంతి ప్రతి లోకే లోకే ప్రతిష్టంతి ప్రతిష్టాయ ప్రతిష్టాయ దేవత ప్రతిష్టాయ దేవత ప్రతిష్టాయ దేవత దేవత ప్రతిష్టాయ ప్రతిష్టాయ దేవత అభ్యారోహంత్యభ్యారోహంతి దేవత ప్రతిష్టాయ ప్రతిష్టాయ దేవత అభ్యారోహంతి ప్రతిష్టాయేతి ప్రతిష్టాయ దేవత అభ్యారోహంత్యభ్యారోహంతి దేవత దేవత అభ్యారోహంతి త్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషాదభ్యారోహంతి దేవత దేవత అభ్యారోహంతి త్రయస్త్రిపుంషాద్ అభ్యారోహంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషాదభ్యారోహంత్యభ్యారోహంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాదభ్యారోహంత్యభ్యారోహంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస్త్రిపుంషాత్రయస్త్రిపుంషంత్రయస

నవోభవతి నవోభవతి భవతి తృణవస్త్ర నవోభవతి ఇమే భవతి తృణవస్త్ర నవోభవతి ఇమే తృణవతి త్రీణవ భవతి ఇమే భవతి భవతి ఇమే వై వా ఇమే భవతి భవతి ఇమే వై ఇమే వై వా ఇమ ఇమే వై లోకా లోకా వా ఇమ ఇమే వై లోకా వై లోకా లోకా వై వై లోకాస్త్ర నవస్త్ర నవో లోకా వై వై లోకాస్త్ర నవ లోకాస్త్ర నవస్త్ర నవో లోకా లోకాస్త్ర నవ ఏష్వే శుత్ర నవో లోకా లోకాస్త్ర నవ ఏషు తృణవ ఏష్వే శుత్ర నవస్త్ర నవ ఏష్వే వై వై శుత్ర నవస్త్ర నవ ఏష్వే వా తృణవ ఇది త్రీణవ ఏష్వే వై వైష్వేష్వేవ లోకేషు లోకేష్వే వైష్వేష్వేవ లోకేషు ఏవ లోకేషు లోకేష్వేమైవ లోకేషు ప్రతి ప్రతి లోకేష్వేవైవ లోకేషు ప్రతి లోకేషు ప్రతి ప్రతి లోకేషు లోకేషు ప్రతి తిష్టంతి తిష్టంతి ప్రతి లోకేషు లోకేషు ప్రతి తిష్టంతి ప్రతిష్టంతి తిష్టంతి ప్రతి ప్రతిష్టంతి ద్వౌ ద్వౌ తిష్టంతి ప్రతి ప్రతిష్టంతి ద్వౌ తిష్టంతి ద్వౌ ద్వౌ తిష్టంతి తిష్టంతి ద్వావేక విమూషావేక విమూషౌ ద్వౌ తిష్టంతి తిష్టంతి ద్వావేక విమూషౌ ద్వావేక విమూషావేక విమూషౌ ద్వౌ ద్వావేక విమూషౌ భవతో భవత ఏక విమూషౌ ద్వౌ ద్వావేక విమూషౌ భవత ఏక విమూషౌ భవతో భవత ఏక విమూషావేక విమూషౌ భవత ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవత ఏక విమూషావేక విమూషౌ భవత ప్రతిష్ఠిత్యై ఏక విమూషావిత్యేక విమూషౌ భవత ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతో భవత ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై భవతో భవత ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ఋషకో ఋషమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ఋషం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠితి అథో ఋషకో ఋషమథో అథో ఋతమేవైవ ఋషమథో అథో ఋతమేవ అథో ఇత్యథో ఋషమేవైవ ఋషకోచమేవాత్మన్నాత్మన్నేవ ఋషకోచమేవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ దధతే దధత ఆత్మన్నేవైవాత్మన్ దధతే ఆత్మందధతే దధత ఆత్మన్నాత్మందధతే బహవో బహవో దధత ఆత్మన్నాత్మందధతే బహవ దధతే బహవో బహవో దధతే దధతే భావశ్రోడశిన శ్రోడశినో భావో దధతే దధతే భావశ్రోడశిన భావశ్రోడశిన శ్రోడశినో భావో భావశ్రోడశినో భవంతి భవంతి షోడశినో భావో భావశ్రోడశినో భవంతి షోడశినో భవంతి భవంతి షోడశిన శ్రోడశినో భవంతి తస్మాత్ తస్మాత్ భవంతి షోడశిన శ్రోడశినో భవంతి తస్మాత్ భవంతి తస్మాత్ తస్మాత్ భవంతి భవంతి తస్మాత్ బహవో భావస్తస్మాత్ భవంతి భవంతి తస్మాత్ బహవ తస్మాత్ బహవో భావస్తస్మాత్ తస్మాత్ బహవ ప్రజాసు ప్రజాసు భావస్తస్మాత్ తస్మాత్ బహవ ప్రజాసు బహవ ప్రజాసు ప్రజాసు భావో భావ ప్రజాసు వృషాణో వృషాణ ప్రజాసు భావో భావ ప్రజాసు వృషాణ ప్రజాసుషాణో వృషాణ ప్రజాసు ప్రజాసుషాణో యజ్ఞాణ ప్రజాసు ప్రజాసుషాణో ప్రజాశ్రీప్రాజు వృషాణో యజ్ఞాణో వృషాణో ఏతేషాణో వృషాణో యేత ఏతేజ్ఞతే స్తోమా స్తోమా ఏతేజ్ఞతే స్తోమా ఏతే స్తోమా స్తోమా ఏత ఏతే స్తోమా వ్యతిశక్తా స్తోమా ఏత ఏతే స్తోమా వ్యతిశక్తా స్మాద్భవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవం సువర్గమితి సువహగం లోకయ్యంతి లోకం లోకయ్యంత్యుభయోర్భయోర్యంతి లోకం లోకయ్యంత్యుభయో ఎంచుభయోర్భయోర్యంత్యుభయోరేభ్యేభ్యుభయోర్భయోరేభ్యోకయోర్భయోరేభ్యుభయోరేభ్యోకయోర్భయోరేభ్యుభయోరేభ్యోకయోకల్పదే త్రిగుంశత్ త్రిగుంశత్కల్పదే త్రిగుంశలక్షరాక్షరైత్రిగుంశలక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక విరాజ విరాట్ విరాజ విరాజ విరాట్ విరాట్ విరాజైవ విరాజ విరాట్ విరాట్ విరాజైవ విరాడితి విరాట్ విరాజైవ విరాజ విరాజైవాన్నాద్యమన్నాద్యమే విరాజ విరాజైవాన్నాద్యం విరాజేతి విరాజ ఏవాన్నాద్యమన్నాద్యమేవైవాన్నాద్యమవాన్నాద్యమేవైవాన్నాద్యమవ అన్నాద్యమవాన్నాద్యమన్నాద్యమవరుంభతే రుంభతే వాన్నాద్యమన్నాద్యమవరుంభతే అగ్నాద్యమిన్న అద్యం అవరుంధతే రుంధతే వావరుంధతేతి రాత్రావతి రాత్రౌ రుంధతే వావరుంధతేతి రాత్రౌ రుంధతేతి రాత్రావతి రాత్రౌ రుంధతే రుంధతేతి రాత్రావభితోభితోతి రాత్రౌ రుంధతే రుంధతేతి రాత్రావభిత అతి రాత్రావభితోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతో భవతోభితోతి రాత్రావతి రాత్రావభితో భవత అతి రాత్రావిత్యది రాత్రౌ అభితో భవతో భవతోభితోభితో భవతోన్నాద్యస్యాన్నాద్యస్య భవతోభితోభితో భవతోన్నాద్యస్య భవతోన్నాద్యస్యాన్నాద్యస్య భవతో భవతోన్నాద్యస్య పరిగృహీత్యై పరిగృహీత్య అన్నాద్యస్య భవతో భవతోన్నాద్యస్య పరిగృహీత్యై అన్నాద్యస్య పరిగృహీత్యై పరిగృహీత్య అన్నాద్యస్యాన్నాద్యస్య పరిగృహీత్యై అన్నాద్యస్యేత్యన్న అద్యస్య పరిగృహీత్య ఇది పరిగృహీత్యై ప్రజాపతిస్వర్గపుంసవర్గం ప్రజాపతి ప్రజాపతిస్వర్గం లోకం లోకపుంసవర్గం ప్రజాపతి ప్రజాపతిస్వర్గం లోకం ప్రజాపతి ప్రజాపతి సువర్గం లోకం లోకపుంసవర్గపుంసవర్గం లోకమైదైల్లోకపుంసవర్గపుంసవర్గం లోకమయ్యేత్ సువర్గమితి సువర్గం లోకమైదైల్లోకం లోకమైత్తంతమయ్యేల్లోకం లోకమైత్తం ఐత్తంతమైదైత్తం దేవా దేవాస్తమైదైత్తం దేవా తందేవా దేవాస్తంతం దేవాయేన దేవాస్తంతం దేవాయేన దేవాయేన దేవా దేవాయేన ఛందసా ఛందసాయేన దేవా దేవాయేన ఛందసా ఛందసాయేన ఛందసాన్వను ఛందసాయేన ఛందసాను ఛందసాన్వను ఛందసా ఛందసాను ప్రప్రాణు ఛందసా ఛందసాను ప్ర అను ప్రాణ్వను ప్రాయుంజతాయుంజత ప్రాణ్వను ప్రాయుంజత ప్రాయుంజతాయుంజత ప్రప్రాయుంజత తేన తేనాయుంజత ప్రప్రాయుంజత తేన అయుంజత తేన తేనాయుంజతాయుంజత తేన నన తేనాయుంజత తేన తేన నన తేన తేన నాప్నువన్నాప్నువన్న తేన తేన నాప్నువన్న నాప్నువన్నాప్నువన్న నాప్నువంతే ఆప్నువన్న నాప్నువంతే ఆప్నువంతేత ఆప్నువన్నాప్నువంత ఏతాస్త ఆప్నువన్నాప్నువంత ఏతేత ఏతాద్వాత్రిగుంశతం ద్వాత్రిగుంశతమేతాస్తేత ఏతాద్వాత్రిగుంశతం ఏతాద్వాత్రిగుంశతం ద్వాత్రిగుంశతమేత ఏతాద్వాత్రిగుంశతగోరాత్రిరాత్రిర్ద్వాత్రిగుంశతమేత ఏతాద్వాత్రిగుంశతగోరాత్రి ద్వాత్రిగుంశతగోరాత్రిరాత్రిర్ద్వాత్రిగుంశతం ద్వాత్రిగుంశతగోరాత్రిరపశ్యన్ పశ్యన్ రాత్రిర్ద్వాత్రిగుంశతం ద్వాత్రిగుంశతగోరాత్రిరపశ్యన్ రాత్రిరపశ్యన్న పశ్యన్ రాత్రిరాత్రిరపశ్యన్ ద్వాత్రిగుంశలక్షరాద్ధాత్రిగుంశలక్షరావశ్యం రాత్రిరాత్రిరపశ్యన్ ద్వాత్రిగుంశలక్షరా మనుష్యస్వర్గస్సు వర్గో మనుష్యస్ మనుష్యస్వర్గో లోకో లోకస్సు వర్గో మనుష్యస్ మనుష్యస్వర్గో లోక సువర్గో లోకో లోకస్సు వర్గస్సు వర్గో లోకో ద్వాత్రిపుంషద్వాత్రిపుంషద్ లోకస్సు వర్గస్సు వర్గో లోకో ద్వాత్రిపుంషద్వర్గ ఇది సువహార్ద లోకో ద్వాత్రిపుంషద్వాత్రిపుంషద్ లోకో లోకో ద్వాత్రిపుంషదేతాద్వాత్రిపుంషద్ లోకో లోకో సువర్గం లోకం లోకగుంసువర్గమేవ సువర్గం లోకం

అభితో భవతో భవతోభితోభితో భవతః పరిగృహీత్యై పరిగృహీత్యై భవతోభితోభితో భవతః పరిగృహీత్యై భవతః పరిగృహీత్యై పరిగృహీత్యై భవతో భవతః పరిగృహీత్యై పరిగృహీత్యాతి పరిగృహీత్యై ద్వే వామవావద్వే ద్వే వామదేవ సత్రే దేవ సత్రే వామద్వే ద్వే వామదేవ సత్రే ద్వే ఇది ద్వే వామదేవ సత్రే దేవ సత్రే వామ వామదేవ సత్రే ద్వాదశాహో ద్వాదశాహో దేవ సత్రే వామ వామదేవ సత్రే ద్వాదశాహ దేవ సత్రే ద్వాదశాహో ద్వాదశాహో దేవ సత్రే దేవ సత్రే ద్వాదశాహశ్చ చత్వాదశాహో దేవ సత్రే దేవ సత్రే ద్వాదశాహశ్చ దేవ సత్రే ఇది దేవ సత్రే ద్వాదశాహశ్చ చత్వాదశాహో ద్వాదశాహశ్చైవైవ చత్వాదశాహో ద్వాదశాహశ్చైవ ద్వాదశాహ ఇది ద్వాదశాహః చైవైవ చైవ త్రయస్త్రిమూషదః త్రయస్త్రిమూషదః ఏవ చైవ త్రయస్త్రిమూషదః ఏవ త్రయస్త్రిమూషదః త్రయస్త్రిమూషదః ఏవైవ త్రయస్త్రిమూషదశ్చ త్రయస్త్రిమూషదః ఏవైవ త్రయస్త్రిమూషదశ్చ త్రయస్త్రిమూషదశ్చత్రయస్త్రిమూషదశ్చత్రయస్త్రిమూషదశ్చత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదేత్రయస్త్రిమూషదే

విశ్వజిద్ విశ్వాజిద్ అన్నాద్యస్యావరుధ్యా అన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యస్యావరుద్ధ్యావరుద్ధ్యాన్నాద్యస్యావరుద్ధ్యే సర్వపృష్ట సర్వృష్టోవరుద్ధ్య అన్నాద్యస్యావరుద్ధ్యే సర్వృష్ట అన్నాద్యస్యేత్యన్నాద్యస్య సమరుద్ధ్యే సర్వృష్ట సర్వృష్టోవరుద్ధ్య అవరుద్ధ్యే సర్వృష్టో భవతి భవతి సర్వృష్టోవరుద్ధ్య అవరుద్ధ్యే సర్వృష్టో భవతి అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై సర్వృష్టోవాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్వాగ్ వైద్వాదశాహోత్వాదశాహో వైవాద్వాద్వైద్వాదశాః వైద్వాదశాహోత్వాదశాహో వై వైద్వాదశాహో యజ్జద్వాదశాహో వై వైద్వాదశాహో యత్ ద్వాదశాహో యజ్జద్వాదశాహోత్వాదశాహో యత్ పురస్తాత్ పురస్తాద్యద్వాదశాహోత్వాదశాహో యత్ పురస్తాత్ ద్వాదశాః ఇది ద్వాదశాః యత్పురస్తాత్ పురస్తాద్యద్యత్పురస్తాత్ ద్వాదశాహం ద్వాదశాహం పురస్తాద్యద్యత్పురస్తాత్ ద్వాదశాహం పురస్తాత్ ద్వాదశాహం ద్వాదశాహం పురస్తాత్ పురస్తాత్ ద్వాదశాహం వేయుః వేయద్వాదశాహం పురస్తాత్ పురస్తాత్ ద్వాదశాహం వేయుః ద్వాదశాహముపేయుర్వేయుర్ద్వాదశాహం ద్వాదశాహముపేయుర్నా ఆప్తామనా ఆప్తాముపేయుర్ద్వాదశాహం ద్వాదశాహముపేయుర్నా ఆప్తా ద్వాదశాహమిది ద్వాదశ అహం ఉపేయుర్నా ఆప్తామనా ఆప్తాముపేయుర్పేయుర్నా ఆప్తాం వాచం వాచమనా ఆప్తాముపేయుర్పేయుర్నా ఆప్తాం వాచం ఉపేయురిత్యుపాహీయుః ఆప్తాం వాచం వాచమనా ఆప్తామనా ఆప్తాం వాచముపోపవాచమనా ఆప్తామనా ఆప్తాం వాచముప వాచముపోపవాచం వాచముపేయురియురుపవాచం వాచముపేయుః ఉపేయురియురుపోపేయురుపదాసుకోపదాసుకేయురుపోపేయురుపదాసుకేయురియురుపదాసుకైషామేషామపదాసుకేయురియురుపదాసుకైషామ్ ఉపదాసుకైషామేషామపదాసుకోపదాసుకైషాం వాక్భాగేషామపదాసుకోపదాసుకైషాం వాక్ ఉపదాసుకేత్యుపదాసుకాగేషామేషాం వాక్ స్యాత్ స్యాద్భాగేషామేషాం వాక్ స్యాత్ వాక్స్యాద్వాక్వాక్స్యాదుపరిష్టాచ్చాద్వాక్వాక్స్యాదుపరిష్టాల్ద్వాదశాహం ద్వాదశాహం ఉపరిష్టాచ్చాద్వాదశాహం ఉపరిష్టాద్వాదశాహం ద్వాదశాహం ఉపరిష్టాద్వాదశాహం ద్వాదశాహం ఉపరిష్టాద్వాదశాహం ద్వాదశాహముపోపద్వాదశాహం ద్వాదశాహముపయంత్యజంత్యమద్వాదశాహం ద్వాదశాహముపయంది ద్వాదశాహమిద్వాదశాహం ఉపయంత్యజంత్యపోపయంత్యాప్తామాప్తాయంత్యజంత్యాప్తామేవైవాప్తాయంత్యజంత్యాప్తామేవాప్తామేవైవాప్తామాప్తామేవవాచం వాచమేవాప్తామాప్తామేవవాచం ఏవవాచం వాచమేవైవవాచముపోపవాచమేవైవవాచముప వాచముపోపవాచం వాచముపయంత్యజంత్యపవాచం వాచముపయంతి ఉపయంత్యజంత్యపాపయంత్యతస్మాత్తస్మాద్యంత్యపాపయంత్యతస్మాదుపరిష్టాదుపరిష్టాత్తస్మాద్యంత్యజంత్యతస్మాదుపరిష్టాత్ వాచావదామోవదామోవాచావదామోవాంతరమవాంతరమవదామోవాచావదామోవాంతరం వదామోవాంతరమవాంతరమవాంతరమవదామోవదామోవాంతరం వై వా అవాంతరం వదామోవదామోవాంతరం వై అవాంతరం వై వా అవాంతరమవాంతరం వై దశరాత్రేణ దశరాత్రేణ వా అవాంతరమవాంతరం వై దశరాత్రేణ అవాంతరమిత్యవా అంతరం వైదశరాత్రేణ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్ ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజనాసృజన ప్రజా ప్రజా అసృజన యద్సృజన ప్రజా ప్రజా అసృజన యత్ ప్రజా ప్రజా అసృజనయ్యశరాత్రోదశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రోయశరాత్రో ప్రజాయి ప్రాజా ఏతామేతాగుంసృజంతేతాగుంహ ఏతాగుంహ హైతామేతాగుంహ వై వై హైతామేతాగుంహ వై హవై వై హవా ఉదంక ఉదంకో వై హవా ఉదంక వా ఉదంక ఉదంకో వై వా ఉదంక శ్రౌ ఊల్బాయన శ్రౌ ఊల్బాయన ఉదంకో వై వా ఉదంక శ్రౌ ఊల్బాయన ఉదంక శ్రౌ ఊల్బాయన శ్రౌ ఊల్బాయన ఉదంక ఉదంక శ్రౌ ఊల్బాయన సత్రస్య శౌల్బాయన ఉదంక ఉదంక శ్రౌ ఊల్బాయన సత్రస్య శౌల్బాయన సత్రస్య సత్రస్య శౌల్బాయన శ్రౌ ఊల్బాయన సత్రస్యర్థ్యమృద్యగుం సత్రస్య శౌల్బాయన శ్రౌ ఊల్బాయన సత్రస్యర్థ్యం సత్రస్యర్థ్యమృద్యగుం సత్రస్య సత్రస్యర్థ్యమువాచో వాచర్థ్యగుం సత్రస్య సత్రస్యర్థ్యమువాచ అర్థ్యమువాచో వాచర్థ్యమృద్యమువాచయద్యదువాచర్థ్యమృద్యమువాచయద్వాచయద్యదువాచో వాచయద్దశ రాత్రో దశ రాత్రో యదువాచో వాచయద్దశ రాత్ర యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో యద్దశ రాత్రో యద్దశ రాత్రో యద్దశ రాత్రో యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్ర దశ రాత్ర ఇది దశ రాత్ర యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో భవతి భవతి దశ రాత్రో యద్దశ రాత్రో భవతి దశ రాత్రో భవతి భవతి దశ రాత్రో దశ రాత్రో భవతి సత్రస్య సత్రస్య భవతి దశ రాత్రో దశ రాత్రో భవతి సత్రస్య దశ రాత్ర ఇది దశ రాత్ర భవతి సత్రస్య సత్రస్య భవతి భవతి సత్రస్యర్ధ్యా అర్ధ్యై సత్రస్య భవతి భవతి సత్రస్యర్ధ్యై సత్రస్యర్ధ్యా అర్ధ్యై సత్రస్య సత్రస్యర్ధ్యా అథో అథో అర్ధ్యై సత్రస్య సత్రస్యర్ధ్యా అథో అర్ధ్యా అథో అథో అర్ధ్యా అర్ధ్యా అథో యజ్ఞనథో అర్ధ్యా అర్ధ్యా అథో యత్ అథో యజ్ఞనథో అథో యదేవై వయనథో అథో యదేవ అథో ఇత్యథో పూర్వేషు పూర్వేష్ విలోమ క్రియతే ఏ క్రియతే విలోమ విలోమ క్రియతే తస్య తస్య క్రియతే విలోమ విలోమ క్రియతే తస్య విలోమేతి విలోమ క్రియతే తస్య తస్య క్రియతే ఏ క్రియతే తస్యైవ తస్య క్రియతే ఏ క్రియతే తస్యైవ తస్యైవ తస్య తస్యైవైషైషైవ తస్య తస్యైవైష ఏ వైషైషైవైషా శాంతి శాంతి రేషైవైషా శాంతి రేషా శాంతి శాంతి రేషైషా శాంత్యర్భ్యనేకాత్యనేకా శాంతి రేషైషా శాంత్యర్భ్యనేకా శాంత్యర్భ్యనేకాత్యనేకా శాంతి శాంత్యర్భ్యనేకా వై వైత్యనేకా శాంతి శాంత్యర్భ్యనేకా వై జనేకా వై వైద్యనేకాద్యనేకా వా ఏతా ఏతా వైద్యనేకాద్యనేకా వా ఏతా జనేకా ఇది ద్వి అనేకాః వా ఏతా ఏతా వై వా ఏతా రాత్రియో రాత్రియ ఏతా వై వా ఏతా రాత్రియ ఏతా రాత్రయో రాత్రయ ఏతా ఏతా రాత్రయో యజమానా యజమానా రాత్రయ ఏతా ఏతా రాత్రయో యజమానా రాత్రయో యజమానా యజమానా రాత్రయో రాత్రయో యజమానా విశ్వజిద్ విశ్వజిద్ యజమానా రాత్రయో రాత్రయో యజమానా విశ్వజిద్ యజమానా విశ్వజిద్ విశ్వజిద్ యజమానా యజమానా విశ్వజిత్ సహసా విశ్వజిద్ యజమానా యజమానా విశ్వజిత్ సహ విశ్వజిత్ సహా విశ్వజిద్ విశ్వజిత్ సహాది రాత్రేణాది రాత్రేణ సహ విశ్వజిద్ విశ్వజిత్ సహాది రాత్రేణ విశ్వజిది విశ్వాజిద్ సహాది రాత్రేణాది రాత్రేణ సహ సహాది రాత్రేణ పూర్వా పూర్వాది రాత్రేణ సహ సహాది రాత్రేణ పూర్వా

అపశ్యంతమపశ్యన్నపశ్యంతమాతమపశ్యన్నపశ్యంతమా తమాతంతమాహరన్నహరన్నాతంతమాహరన్ ఆహరన్నహరన్నాహరంతేన తేన హరన్నాహరంతేన ఆహరంతేన తేన హరన్నాహరంతేన ఇదంతా ఇదంతతేన హరన్నాహరంతేన ఇదంతా తేన ఇదంతా ఇదంతతేన తేన ఇదంతతః ఇదంతతః తస్తతో ఇదంతతేన తేన ఇదంతతః ఇదంతతః ఇదంతా ఇదంతతః తస్తతో ఇదంతా ఇదంతతః వై వైతతో ఇదంతా ఇదంతతః అవిదంతతః తస్తతో ఇదంతా ఇదంతపతో వై వైతతో ఇదంతా ఇదంతతః హేనా ఇదంతా ఇదంతతేన తేన ఇదంతపతో వై వైతతో ఇదంతా ఇదంతపతో వై తతో వై వైతతస్తతో వై తేతే వైతస్తతో వైతే వై తేతే వై వైతేసు వర్గ సువర్గం లోకం సువర్గం లోకం లోకపుంసువర్గపుంసువర్గం లోకం ప్రప్రలోకపుంసువర్గపుంసువర్గం లోకం ప్ర సువర్గమితి సువహాగనం లోకం ప్రప్రలోకం లోకం ప్రాజానందజానం ప్రలోకం లోకం ప్రాజానన్ ప్రాజానందజానం ప్రప్రాజానన్ సువర్గపుంసువర్గమజానన్ ప్రప్రాజానన్ సువర్గం అజానన్ సువర్గపుంసువర్గమజానన్నజానన్ సువర్గం లోకం లోకపుంసువర్గమజానన్నజానన్ సువర్గం లోకం సువర్గం లోకం లోకపుంసువర్గపుంసువర్గం లోకమాయన్నాయన్ లోకపుంసువర్గపుంసువర్గం లోకమాయన్ సువర్గమితి సువహాగం లోకమాయన్నాయన్ లోకం లోకమాయనుయేయ ఆయన్ లోకం లోకమాయనుయే ఆయనుయేయ ఆయన్నాయనుయ ఏమేవ్య ఆయన్నాయనుయ ఏం ఏమేవ్యేయ ఏం విద్వాగుంస విద్వాగుంస ఏంజేయ ఏం విద్వాగుంస ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేవం విద్వాగుంస షట్త్రిగుంసత్రాత్రిగుంసత్రిగుంసత్రాత్రం విద్వాగుంస ఏమేవం విద్వాగుంస షట్త్రిగుంసత్రాత్రం విద్వాగుంస షట్త్రిగుంసత్రాత్రిగుంసత్రిగుంసత్రాత్రం విద్వాగుంస విద్వాగుంస షట్త్రిగుంసత్రాత్రమాసద ఆసదే షట్త్రిగుంసత్రాత్రం విద్వాగుంస విద్వాగుంస షట్త్రిగుంసత్రాత్రమాసదే షట్త్రిగుంసత్రాత్రమాసద ఆసదే షట్త్రిగుంసత్రాత్రిగుంసత్రిగుంసత్రాత్రమాసదే సువర్గపుంసవర్గమాసదే షట్త్రిగుంసత్రాత్రిగుంసత్రిగుంసత్రాత్రమాసదే సువర్గం షట్త్రిగుంసత్రాత్రమితి షట్త్రిగుంసత్రాత్రం ఆసతే సువర్గపుంసవర్గమాసద ఆసతే సువర్గమేవైవ సువర్గమాసద ఆసతే సువర్గమేవ సువర్గమేవైవ సువర్గపుంసవర్గమేవ లోకం లోకమేవ సువర్గపుంసవర్గమేవ లోకం సువర్గమితి సువహాగం ఏవోకం లోకమేవైవ లోకం ప్రప్రలోకమేవైవ లోకం ప్ర లోకం ప్రప్రలోకం లోకం ప్రజానంతి జానంతి ప్రలోకం లోకం ప్రజానంతి ప్రజానంతి జానంతి ప్రప్రజానంతి సువర్గపుంసవర్గం జానంతి ప్రప్రజానంతి సువర్గం జానంతి సువర్గపుంసవర్గం జానంతి జానంతి సువర్గం లోకం లోకపుంసవర్గం జానంతి జానంతి సువర్గం లోకం సువర్గం లోకం లోకపుంసవర్గపుంసవర్గం లోకయ్యంతి ఎంతి లోకపుంసవర్గపుంసవర్గం లోకయ్యంతి సువర్గమితి సువహాగం లోకయ్యంతి ఎంతి లోకం లోకయ్యంతి జ్యోతిర్జ్యోతిరి ఎంతి లోకం లోకయ్యంతి జ్యోతి ఎంతి జ్యోతిర్జ్యోతిరి ఎంతయంతి జ్యోతిరతి రాత్రోతి రాత్రో జ్యోతిరి ఎంతయంతి జ్యోతిరతి రాత్ర జ్యోతిరతి రాత్రోతి రాత్రో జ్యోతిర్జ్యోతిరతి రాత్రో భవతి భవత్యతి రాత్రో జ్యోతిర్జ్యోతిరతి రాత్రో భవతి అతి రాత్రో భవతి భవత్యతి రాత్రోతి రాత్రో భవతి జ్యోతిర్జ్యోతిర్భవత్యతి రాత్రోతి రాత్రో భవతి జ్యోతి అతిరాత్రి రాత్ర భవతి జ్యోతిర్జ్యోతిర్భవతి భవతి జ్యోతిరేవ జ్యోతిర్భవతి భవతి జ్యోతిరేవ జ్యోతిరేవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాత్ పురస్తాదేవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాత్ ఏవ పురస్తాత్ పురస్తాదేవ పురస్తాత్ దధతే దధతే పురస్తాదేవ పురస్తాత్ దధతే పురస్తాత్ దధతే దధతే పురస్తాత్ పురస్తాత్ దధతే సువర్గస్య సువర్గస్య దధతే పురస్తాత్ పురస్తాత్ దధతే సువర్గస్య దధతే సువర్గస్య సువర్గస్య దధతే దధతే సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య దధతే దధతే సువర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుక్ష్యానుక్ష్యాత్యే లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుక్ష్యాత్యే సువర్గస్యేతి సువహాగస్య లోకస్యానుక్ష్యాత్యానుక్ష్యాత్యే లోకస్య లోకస్యానుక్ష్యాత్యే షడహాషడహ అనుక్ష్యాత్యే లోకస్య లోకస్యానుక్ష్యాత్యే షడహ అనుక్ష్యాత్యే షడహ షడహ అనుక్ష్యాత్యా అనుక్ష్యాత్యే షడహ భవంతి భవంతి షడహ అనుక్ష్యాత్యా అనుక్ష్యాత్యే షడహ భవంతి అనుక్ష్యాత్యా షడహ భవంతి భవంతి షడహ షడహ భవంతి షట్ షట్ భవంతి షడహ షడహ భవంతి షట్ షడహ ఇతి షట్ భవంతి షట్ షట్ భవంతి భవంతి షట్వై వై షట్ భవంతి భవంతి షట్వై షట్వై వై షట్ షట్వా ఋతవ అథవో వై షట్ షట్వా ఋతవ వా అర్థవ అర్థవో వై వా అర్థవ అర్ధశ్వృతశ్వృతవో వై వా అర్థవ అర్ధు అర్థవ అర్ధశ్వృతశ్వృతవ అర్థవ అర్ధశ్వే వై వర్తశ్వృతవ అర్థవ అర్ధశ్వేవ

షట్రిగోషదక్షరేతి షట్రిగోషద అక్షర బృహతి బార్హత బార్హత బృహతి బృహతి బార్హత పశవ పశవ బార్హత బృహతి బృహతి బార్హత పశవ బార్హత పశవ పశవ బార్హత బార్హత పశవ బృహత్యా బృహత్యా పశవ బార్హత బార్హత పశవ బృహత్యా పశవ బృహత్యా బృహత్యా పశవ పశవ బృహత్యైవ బృహత్యా పశవ పశవ బృహత్యైవ బృహత్యైవ బృహత్యా బృహత్యైవ పశూన్ పశువునేవ బృహత్యా బృహత్యైవ పశూన్ ఏ పశువన్ పశువనేవ పశువనవాగు పశువునేవ పశువునవ పశువనవాగు పశువన్ పశువనవ రంధతే రంధతే పశువన్ పశువనవ రంధతే అవరుంధతే రంధతే వావరుంధతే బృహతి బృహతి రుంధతే వావరుంధతే బృహతి రుంధతే బృహతి బృహతి రుంధతే రుంధతే బృహతి ఛందసాం ఛందసాం బృహతి రుంధతే రుంధతే బృహతి ఛందసాం బృహతి ఛందసాం ఛందసాం బృహతి బృహతి ఛందసా గుస్వారాజ్యం ఛందసాం బృహతి బృహతి ఛందసా గుస్వారాజ్యం ప్రసన్నవాగుస్వారాజ్యగ్స్వారాజ్యం ఛందసాం ఛందసాగుస్వారాజ్యమాష్టుగాష్టుగస్వారాజ్యం ఛందసాం ఛందసాగుస్వారాజ్యమాష్టుగాష్టుగస్వారాజ్యమాష్టుదాష్టుగస్వారాజ్యగ్స్వారాజ్యమాష్టుదాష్టుపదేష్టవద ఆష్టుగస్వారాజ్యగ్స్వారాజ్యమాష్టుదాష్టుపదే స్వారాజ్యమిదిస్వారాజ్యం ఆష్టుగాష్ణవదేష్ణవద ఆష్టుగాష్టుగాష్టవదే స్వారాజ్యగ్స్వారాజ్యమశ్వద ఆష్టుగాష్టుగాష్టవదే స్వారాజ్యం అష్టవదే స్వారాజ్యగ్స్వారాజ్యమశ్వదేష్ణవదే స్వారాజ్యం యే స్వారాజ్యమశ్వదేష్ణవదే స్వారాజ్యం యే స్వారాజ్యే స్వారాజ్యగ్స్వారాజ్యయమే స్వారాజ్యగ్స్వారాజ్యయం స్వారాజ్యమిదిస్వారాజ్యం యేయేం విద్వాగుంస విద్వాగుంస ఏయేం విద్వాగుంస ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేం విద్వాగుంస శత్రుగుంషద్రాత్రుగుంషత్రుగుంషద్రాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంస శత్రుగుంషద్రాత్రం విద్వాగుంసత్రిగుంషద్రాత్రిగుంషత్రిగుంషద్రాత్రం విద్వాగుంస విద్వాగుంసత్రిగుంషద్రాత్రమాసదాసదే శత్రుగుంషద్రాత్రం విద్వాగుంస విద్వాగుంసత్రిగుంషద్రాత్రమాసదే శత్రుగుంషద్రాత్రమాసదాసదే శత్రుగుంషద్రాత్రిగుంషత్రిగుంషద్రాత్రమాసదే సువర్గోసువర్గమాసదే శత్రుగుంషద్రాత్రిగుంషత్రిగుంషద్రాత్రమాసదే సువర్గం శత్రుగుంషద్రాత్రమిది శత్రుగుంషద్రాత్రం ఆసదేశవర్గమోసవర్గమాసద ఆసదేశవర్గమేవ సువర్గమాసద ఆసదేశవర్గమేవ సువర్గమేవ సువర్గమోసవర్గమేవ లోకం లోకమేవ సువర్గమోసవర్గమేవ లోకం సువర్గమితి సువహగం ఏవోకం లోకమేవ లోకయ్యంతియంతి లోకమేవ లోకయ్యంతి లోకయ్యంతియంతి లోకం లోకయ్యంతితి రాత్రావితి రాత్రోయంతి లోకం లోకయ్యంతితి రాత్రౌ ఎంజిది రాత్రావితి రాత్రోయంతి ఎంజిది రాత్రావభితోభితోతి రాత్రోయంతి ఎంజిది రాత్రావభిత అతి రాత్రావభితోభితోతి రాత్రావితి రాత్రావభితో భవతోభితోతి రాత్రావితి రాత్రావభితో భవత అతి రాత్రావిత్యది రాత్రౌ అభితో భవతో భవతోభితోభితో భవతస్సువర్గస్య సువర్గస్య భవతోభితోభితో భవతస్సువర్గస్య భవతస్సువర్గస్య సువర్గస్య భవతో భవతస్సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య భవతో భవతస్సువర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య పరిగృహీత్యే పరిగృహీత్యే లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య పరిగృహీత్యే సువర్గస్యేతి సువహాగస్య లోకస్య పరిగృహీత్యే పరిగృహీత్యే లోకస్య లోకస్య పరిగృహీత్యే పరిగృహీత్యాది పరిగృహీత్యే వసిష్ఠో హతపుత్రో హతపుత్రో వసిష్ఠో వసిష్ఠో హతపుత్రో కామయత కామయత హతపుత్ర వసిష్ఠో వసిష్ఠో హతపుత్రో కామయత హతపుత్రో కామయత కామయత హతపుత్రో హతపుత్రో కామయత విందేయ విందేయ కామయత హతపుత్రో హతపుత్రో కామయత విందేయ హతపుత్ర ఇతి హత పుత్ర అకామయత విందేయ విందేయ కామయత కామయత విందేయ ప్రజాం ప్రజాం విందేయ కామయత కామయత విందేయ ప్రజాం విందేయ ప్రజాం ప్రజాం విందేయ విందేయ ప్రజామభ్యభి ప్రజాం విందేయ విందేయ ప్రజానుభి ప్రజామభ్యభి ప్రజాం ప్రజామభిలౌ దాసాన్ సౌ దాసానభి ప్రజాం ప్రజామభిలౌ దాసాన్ ప్రజామిది ప్రజా అభితౌ దాసాన్ సౌ దాసానభ్యభి సౌ దాసాన్ భవేయం భవేయకం సౌ దాసానభ్యభి సౌ దాసాన్ భవేయం సౌ దాసాన్ భవేయం భవేయకం సౌ దాసాన్ సౌ దాసాన్ భవేయమిది భవేయకం సౌ దాసాన్ సౌ దాసాన్ భవేయమిది భవేయమితి భవేయం భవేయమితి స ఇది భవేయం భవేయమితి స ఇది స ఇది స ఏతమేతకోస ఇది స ఏతం స ఏతమేతకోసుడ ఏతమేకస్మాన్న పంచాశమేకస్మాన్న పంచాశమేతకోసుడ ఏతమేకస్మాన్న పంచాశం ఏతమేకస్మాన్న పంచాశమేకస్మాన్న పంచాశమేతమేతమేకస్మాన్న పంచాశమ పశ్యత పశ్యదేకస్మాన్న పంచాశమేతమేతమేకస్మాన్న పంచాశమ పశ్యత్ ఏకస్మాన్న పంచాశమ పశ్యత పశ్యదేకస్మాన్న పంచాశమేకస్మాన్న పంచాశమ పశ్యత్తంతమ పశ్యదేకస్మాన్న పంచాశమేకస్మాన్న పంచాశమ పశ్యత్తం ఏకస్మాన్న పంచాశమిత్యేకస్మాత్ న పంచాశం అపశ్యత్తంతమ పశ్యత పశ్యత్తమాతమ పశ్యత పశ్యత్తమా తమాదంతమాహరద హరదాదంతమాహరత్ ఆహరత్తేన తేన హరదాహరత్తేన ఇదతాయిదత తేన హరదాహరత్తేన ఇదత తేన ఇదతాయిదత తేన తేన ఇదత తస్తతో ఇదత తేన తేన ఇదత తత ఐదత తస్తతో ఇదతాయిదత తతో వై వైతతో ఇదతాయిదత తతో వై సోవిందత సోవిందత ప్రజాం ప్రజామవిందత ప్రజామభ్యభిప్రజామవిందత ప్రజామభి ప్రజామభ్యభిప్రజాం ప్రజామభిసౌదాసాన్ సౌదాసానభిప్రజాం ప్రజామభిసౌదాసాన్ ప్రజామిత్ ప్రాజాన్ అభిసౌదాసాన్ సౌదాసానభ్యభిసౌదాసానభవత్ సౌదాసానభవత్ భవత్సౌదాసాన్ సౌదాసానభవత్యేయే భవత్సౌదాసాన్ సౌదాసానభవత్యే అభవత్యేయే భవత్ భవత్యే ఏవమేవయ్యే భవత్ భవత్యే ఏవం ఏవమేవయ్యే ఏవం విత్వాగుంస విత్వాగుంస ఏవం యేయ ఏవం విత్వాగుంస ఏవం విత్వాగుంస విత్వాగుంస ఏవమేవం విత్వాగ

ఏకవిపుంషా భవంతి భవంత్యేకవిపుంషా ఏకవిపుంషా భవంతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవంత్యేకవిపుంషా ఏకవిపుంషా భవంతి ప్రతిష్ఠిత్యై ఏకవిపుంషా ఇత్యేకా విపుంషా భవంతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవంతి భవంతి ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై భవంతి భవంతి ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యాథోరచకూరచమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యాథోరచకూరచమథో అథోరచమేవైవరుచమథో అథోరచమేవ అథో ఇత్యథో ఋచమేవైవరుచకూరచమేవాత్మన్నాత్మన్నేవరుచకూరచమేవాత్మన్ ఆత్మన్నాత్మన్నేవైవాత్మన్నాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన

అన్నాద్యేత్యన్నా అద్య పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై.